తల్లి సరస్వతి గుండె జల్లుమని వచ్చి ఆడే కాలమిది. తల్లి సరస్వతి గుండె జల్లుమని వచ్చి ఆడే కాలమిది. తల్లి సరస్వతి గుండె జల్లుమని వచ్చి ఆడే కాలమిది. ఇది నాలో గల సరిగమలో దేవి వాణి స్వర మాధురిమలో. తల్లి సరస్వతి గుండె చల్లుమని వచ్చి ఆడే కాలమిది. నిరుపేద గీతాంజలి నీ పాదాల చిరు సవ్వడి నా పూజకు నాదాంజలి. శ్రవణాలు నయనాలు కావాలని పలికింది నీలో రసాకృతి. తల్లి సరస్వతి గుండె జల్లుమని వచ్చి ఆడే కాలమిది. ఇది నాలో గల సరిగమలో దేవి వాణి స్వర మాధురిమలో. తల్లి సరస్వతి గుండె చల్లుమని. తజను తజను తజిమి తజిమి తగదిద్దాం తగతాం తగదాం తరిత్త జను తగదరిత్త జను తత్తధిం తగదధిం తజం తజం తద్ధిక్రగరా తకదిమి తత్తత్తధిం తతత్తధిం తతక జను త తత్తజం ది తత్తజం తద్ధి తత్తజం తజం తజం త తకిటతాం తకతాం తతాం తగర్వాం తజం తజం తజం తజం తరగడదాం తగధిమి తగడదాం తాం తాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాయి